అత తైత్రియ ఆరణ్య దశమ ప్రశ్నస్ ప్రారంభ. సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. అంభస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతేగుంషి సమను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః యస్మిన్నిదగుం సంచ విచైతి సర్వం యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః తదేవ భూతం తదుభవ్యమా ఇదం తదక్షరే పరమే వ్యోమన్. ఏనావృతం ఖంచ దివం మహీం చ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవచో వయంతి యదక్షరే పరమే ప్రజాః. యతః ప్రసూతా జగతః ప్రసూతీతో యేన జీవాన్ యచ సర్జ భూమ్యా యదోషధీభిః పురుషాన్ పశోభిశ్చ వివేశ భూతాని చరాచరాణి. అతః పరం నాణేగసగం హివరాత్పరంగన్మహత మహాంతం యదేకమవ్యక్తమనంతరూపం విశ్వం పురాణంతమసః పరస్తాత్ తదే వర్తం తదు సత్యమాహస్తదేవ బ్రహ్మ పరమం కవీనాం. విశిషాపూర్తం బహుధా జాతం జాయమానం విశ్వం విభర్తి భువనస్య నాభిః తదేవార్యస్తద్భాగస్తత్సూర్యస్తదు చంద్రమాః తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపస్ స ప్రజాపతిః. సర్వే నిమేషా జజ్ఞిరే విద్యుతః పురుషాదధి కళాముహూర్తాః కాష్ఠాశ్చాహోరాత్రాశ్చ సర్వశః అర్ధమాసా మాసా ఋతవః సంవత్సరశ్చ కల్పంతాం. సాపః ప్రదుఘే ఉభే ఇమే అంతరిక్షమథో సువః నైనమూర్ధ్వన్నతి విజంచన్న మధ్యే పరిజగ్రభత్. నదస్యేషే కశ్చన తస్య నామ మహద్యశః న సందృశే తిష్ఠతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం. హృదా మనీషా మనసాభిక్లుప్తో య ఏనం విదురమృతాస్తే భవంతి. అద్భ్యః సంభూతో హిరణ్యగర్భ ఇత్యష్టౌ ఏష హి దేవః ప్రదిశో ను సర్వాః పూర్వో హి జాతః స ఉగర్భే అంతః. స విజాయమానః స దర్శ్యమానః ప్రత్యంముఖాస్తిష్ఠతి విశ్వతో ముఖః. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాద్. సంబాహుభ్యాం నవతి సంపదత్రయేర్ద్యా వా పృథివీ జనయన్ దేవ ఏకః. వేనస్తత్పశ్యన్ విశ్వా భువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీళం. యస్మిన్ విదగుంసం చ విచైకగుంస ఓతః ప్రోతశ్చ విభుః ప్రజాసు. ప్రతద్వోచే అమృతం న విద్వాన్ గంధర్వో నామ నిహితం గుహాసు. త్రీణి పదా నిహితా గుహాసు యస్తద్వేద సవితుః పితాసత్. స నో బంధుర్జనితా విధాతా ధామాని వేద భువనాని విశ్వా. యత్ర దేవా అమృతమానశానాస్తృతే ధామాన్యభ్యైరజంత. పరిద్యా వా పృథివేజంతి సద్యః పరిలోకాన్ పరిదిశః పరిసువః. ఋతస్య తంతుం విదతం విచృత్య తదపశ్యత్తదభవత్ ప్రజాసు. పరేత్య లోకాన్ పరేత్య భూతాని పరేత్య సర్వాః ప్రదిశో దిశశ్చ. ప్రజాపతిః ప్రథమజారుతస్యాత్మనాత్మానమభిసంబభూవ. సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం సలిం మేధామయాశిషం. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరృతిం మమ. అశోకశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. మానో హి పుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్. అవిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ. పురుషస్య విఘ్నసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి. తన్నో రుద్రః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. తన్నో రుద్రః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నో దంత్యః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి. తన్నో నంద్యః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి. తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహే తన్నో గరుడః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహే తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్నిష్ట్రాయ ధీమహే తన్నో నారసింహః ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహే తన్నో అగ్నిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గిః ప్రచోదయాత్. సహస్రపరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశనే. కాండాత్ కాండాత్ ప్రలోహంతి పరుషః పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి. తస్యాస్తే దేవేష్టకే ధీమహవిషావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ ఉద్ధృతాసి వరాహేన కృష్ణేన శతబాహునా. మృత్తికే హణమే పాపం జన్మయా దుష్కృతం కృతం. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రితా. మృత్తికే దేహి మే పుష్కిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ముద మృత్తికే. తయాహతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. యత ఇంద్ర భయామహే తతో నో అభయం గృధి. మఖరం ఛద్ధితవతన్న ఊతయే విద్విషో విమృధో జహి. స్వస్తిదా విషస్పతిర్వృత్రః విమృధో జహి. ఋషేంద్రః పురహేతున స్వస్తిదా అభయంకరః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తినః పూషా విశ్వవేదాః. స్వస్తిన స్తార్క్ష్యో అరిష్టనేమి. స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఆపాంతమన్యస్త్రిపల ప్రభర్మాధునిశ్చరుమాగుమృజీషే. సోమో విశ్వాన్యతసావనాని నార్వాగింద్రం ప్రతిమానాని దేభుః. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేమతః సురుచో వేన ఆవహ. స బుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠాః. సతశ్చ యో నిమసతశ్చ వివః. స్యోనా పృథివి భవానృక్షరా నివేశనే. యచ్చానశ్రమ సప్రథాః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. విష్ణుముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకానపదీయమభ్యజయన్. మహాగం ఇంద్రో వజ్రబాహుః షోడశీ శర్మ యచ్చతు. స్వస్తిమఘాకరోహంతు పాపమానయోస్మాన్వేష్టి. సోమానగ్నిస్వరణం గృణుహి బ్రహ్మణస్పతే. కక్షీవంతం య ఔషిజం శరీరం యజ్ఞశమలం కుసీదం తస్మిన్. సీదతుయోస్మాన్వేష్టి. చరణం పవిత్రం విదతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని. తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మానమరాతింతరేమ. సజోషా ఇంద్రసగణో మరుద్భ్య సోమం పిబరుద్రహంఛూర విద్వాన్. జహి శత్రుగుమ్రపమృధోనుగస్వాథా భయం గృణహి విశ్వదోనః. సుమిత్రాన ఆప ఓషధయః సంతు దుర్మిత్రాస్తస్మై భూయా సర్వోస్మాన్వేష్టయం చ వయం దుష్మః. ఆపో హిష్ఠామయో భువస్తాన ఊర్ధ్వే దధాతన. మహేరణాయ చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజయతే హనః. ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జున్వథ. ఆపో జనయథాచనః. హిరణ్యశృంగం వరుణం ప్రపద్యేతి అర్థం మే దేహి యాచితః. యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కదా. తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః నమోగ్నజేప్సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోభ్యః యదపాం క్రూరం యదమేభ్యం యదశాంతం తదపగచ్చతాత్ అత్యాశనాదీపానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినాహ్యవమర్షత్ సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్తగిర్భిషః నాగస్య పృష్టమారుహ్య గచ్ఛేత్ బ్రహ్మసలోకతాం యశ్చాప్సు వరుణః స పునాత్వఘమర్షణః ఇమం మే గంగే యమునే సరస్వతి శుతద్రి స్తోమగం సతతాపరుష్మియా అసిక్రియా మరుద్బృధే వితస్తజార్జీకీయే శృణశ్చాశుషోమయా ఋతం చ సత్యం చాభీద్ధాత్తపసోధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ ఇమం చ పృథివీం చాంతరిక్షమథో సువః యత్పృథివ్యాగుం రజస్వమాంతరిక్షే విరోదసే ఇమాగస్తదాపో వరుణః పునాత్వఘమర్షణః పునంతు వసవః పునాతు వరుణః పునాత్వఘమర్షణః ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్తా ఏష పుణ్యకృతాన్ లోకానేష మృత్యోర్హిరణ్మయం యా వా పృథివ్యోర్హిరణ్మయగం సగ్గశ్రుతగం సువః సరస్సువసగం శిశాధి ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి స్వాహా అకార్యకార్యవకీర్ణేస్తే భ్రూణః గురుతల్పగః వరుణోపామఘమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే రజోభూమిస్త్వమాగుం రోదయస్వ ప్రవదంతి ధీరాః ఆక్రాన్ సముద్రః ప్రథమే ధర్మం జనయన్ ప్రజాభువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్సోమో వావృధే సువాన ఇందుః జాతవేదసే సున వామసోమరాతీ యతోమిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలం దీమ్ని రోచనీ కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారజానం యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా తోశ్చ వృద్ధే బహుళాన ఉర్మే భవాతో కాయతనజాగసంయోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్న నావాదురితాతిపరుషి అగ్నే అత్రివన్మనసా గృణానాస్మాకం బోధ్యరితాతనూనాం ప్రతనాజితగం సహమానముగ్రమగ్నిగం హవేమ పరమాత్సధస్థాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషి కమేడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానం యశ్చ సత్సి స్వాంచాగ్నేతనువం పిప్రజస్వాస్మభ్యం చ సౌభగమాగజస్వ గోభిర్దుష్టమయుజో నిషిక్తం తవేంద్రవిష్ణోరనుసంచరేమ నాగస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం భూరన్నమగ్నజే పృథివ్యై స్వాహా భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహా సువరన్నమాదిత్యాయ దివే స్వాహా భూర్భువః సువరన్నం చంద్రమసే దిగ్భ్యః స్వాహా నమో దేవేభ్యః సుధా పితృభ్యో భూర్భువః సువరన్నమో భూరగ్నజే పృథివ్యై స్వాహా భువో వాయవేంతరిక్షాయ స్వాహా సువరాదిత్యాయ దివే స్వాహా భూర్భువః సువశ్చంద్రమసే దిగ్భ్యః స్వాహా నమో దేవేభ్యః సుధా పితృభ్యో భూర్భువః సువరగ్న ఓం భూరగ్నజే చ పృథివ్యే చ మహతే చ స్వాహా భువో వాయవే చాంతరిక్షాయ చ మహతే చ స్వాహా సువరాదిత్యాయ చ మహతే చ స్వాహా భూర్భువః సువశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహా నమో దేవేభ్యః సుధా పితృభ్యో భూర్భువః సువర్మహరో పాహినో అగ్నహేన సే స్వాహా పాహినా విశ్వవేదసే స్వాహ యజ్ఞం పాహి విభావసో స్వాహ సర్వం పాహి శతక్రతో స్వాహ పాహినా అగ్నకేకజా పాహ్యుతద్వితీయజా పాహ్యోర్జన్ తృతీయజా పాహిర్యేభ్యష్టతసృభిర్వసో స్వాహ యశ్చందసా వృషభో విశ్వరూపశ్చందాభ్యశ్చందాగస్యా వివేశ సచాగం శక్యః పురో వాచోపనిషదింద్రో జ్యేష్ఠయంద్రజాషద్భ్యో నమో దేవేభ్యస్తథాభ్యో భోర్భువస్సువశ్చంద నమో బ్రహ్మణే ధారణం మే అస్వనిరాకరణం ధారయితా భూయా సంకర్ణయో శ్రుతం వాచ్యోర్ధ్వం మమాముష్య ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపోదమస్తపశ్యమస్తపోదానం తపోయజ్ఞం తపోభోర్భువస్సువర్బ్రహ్మైతదుపాస్యైతత్తపః యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్గంధో వాతి యథా సిధారాం కర్తే వహితామవక్రామే యద్యువేయువే హవా విహ్వయిష్యామి కర్తం వదిష్యామీత్యేవమృతాదాత్మానం జుగుప్సేత్ అనోరణీజాన్ మహతో మహీజానాత్మా గుహాజాన్ విహితోస్య దంతోః తమక్రతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశజాన్ నిహితాః సప్త సప్త అతః సముద్రా గిరయశ్చ సర్వే స్మాత్స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వా ఓషధయో రసాచ్చేనేష భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో గృధ్రాణాగస్వధితిర్వణానాగుం సోమః పవిత్రమత్యేతిరేభన్ అజామే కాల్వోహిత శుక్లకృష్ణాం వహ్మేం ప్రజాం జనయంతి గుంసరూపాం అజోహ్యేకో జుషమానో నుషేతే జహాత్యేనాం భుక్తభోగామజోన్యః అగుంసశ్యుచిషద్వసురంతరిక్షసద్ధోతా వేదిషదతిథిర్దురోణసద్ వృషద్వరసదృతసద్యోమసదబ్జా గోచారుతజా అద్రిజారుతం బృహద్ ఘృతం మిమిక్షరేజయమస్య యో నిర్భృతే శ్రుతో ఘృతమువస్య ధామ అనుష్మాపహమాదయస్వస్వాహా కృతం వృషభవక్షి హవ్యం సముద్రాధోర్మిర్మధుమాగుం ఉదారుదుపాగుం శునా సమమృతత్వమానట్ ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామృతస్య నాభిః వయం నామ ప్రబ్రవామా ఘృతేనాస్మిన్ యజ్ఞే ధారయామానమోభిః ఉపబ్రహ్మా శృణవచ్ఛస్యమానం చతుశృంగోవమే గౌర ఏతత్ చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహోదేవామర్త్యాగుం ఆవివేశ త్రిధా హితం పణిభిర్గుహ్యమానం గవిదేవాసో ఘృతమన్వవిందన్ ఇంద్ర ఏకగుం సౌర్య ఏకం జజాన వేనాదేకగ్ఞస్వధయానిష్టదక్షః దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాధియో రుద్రో మహర్షిః హిరణ్యగర్భం పశ్యదజాయమానగుంసనో దేవః శుభయా స్మృత్యా సంయునక్తో యస్మాత్ పరం నాపరమస్తి కించిద్యస్మాన్నాణీయోరుజ్యాయోస్తి కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్ఠత్యేకస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానుషః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్వితయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్వితయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్రస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ సరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య జః పరః స మహేశ్వరః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యథోముఖం అధోనిష్ట్యాపితస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్ విశ్వతోముఖః సోగ్రభుగ్విభజం తిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్రాజీ రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తగః తస్య మధ్యే వంధిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయతమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా ఏవాశోకవత్తన్వీపీతాభాస్వత్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాట్ ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్ర తాచ సదృశా మండలగం సదృశాం లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాది సామాది ససాంనాం లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిషి పురుషస్తాది యజోగం సయజుషా మండలగం సయజుషాం లోకస్యైషా త్రయ్యేవ విద్యాతపతియ ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః ఆదిత్యో వేతేజ ఓజో బలయ్యశ్చక్షశ్రోత్రమాత్మా మనోమన్యుర్మనుర్మృత్యుః సత్యో మిత్రో వాజురాకాశః ప్రాణో లోకపాలః కాక్యంగాంతః సత్యమన్నమమృతో జీవో విశ్వః కామస్వయంభో బ్రహ్మైతదమృత ఏష పురుష ఏష భూతానామధిపతిర్బ్రహ్మణః సాయుజ్యగం స లోకతామాప్నోత్యేతాసామేవ దేవతానాగుం సాయుజ్యగం సార్కితాగుం సమానలోకతమాప్నోతి యేవం వేదేత్యుపనిషద్ నిధనపత ఘే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగజ్ఞ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోథఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. పురుషో వై రుద్రః సన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం మూదా జాతం జాయమానం చయత్. సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయతవ్యసే వోచే మశంతమగుం హృదే. సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. యస్య వేకం కత్యగ్నిహోత్రహవణే భవతి ప్రత్యేవాస్యాహుతయస్తిష్టం యథో ప్రతిష్ఠిత్యై. ప్రతిష్పపాద ఇది పంచ అదితిర్దేవా గంధర్వా మనుష్యాః పితరోసురాస్తేషాగం సర్వభూతానాం మాతా మేదినీ మహతామహీ సావిత్రీ గాయత్రీ జగత్యుర్వీ పృథ్వీ బహుళా విశ్వాభూతా కథమాకాయా సా సత్యేత్యమృతే దివసిష్ఠః. ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణా వా ఆప పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగస్యాపోద్యోగేగస్యాపో గజోగస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపఓం. ఆపః పునందు పృథివీం పృథివీ పూతా పునాతు మాం. పునందు బ్రహ్మణస్పతిర్బ్రహ్మపూతా పునాతు మాం. యదుచ్ఛిష్టమభోజ్యం యద్వా దుష్టరితం మమ సర్వం పునందు మామాపో సతాం చ ప్రతిగ్రహగ్ స్వాహా. అగ్నిశ్చ మామన్యశ్చ మన్యపతయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. యదన్హా పాపమకారిషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా అహస్తదవలంపతు. యత్కించ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సత్యే జ్యోతిషజుహోమి స్వాహ. సూర్యశ్చ మామన్యశ్చ మన్యపతయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. యద్రాత్రియా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలంపతు. యత్కించ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సూర్యే జ్యోతిషజుహోమి స్వాహ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మయత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం సరూపం సాయుజ్యం వినియోగం. ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సంమితం గాయత్రీం ఛందసాం వాచేదం బ్రహ్మజుషస్వమే. యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే. యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధామనామాసి విశ్వమసి విశ్వాజః సర్వమసి సర్వాయురధిభోరాంగాయత్రీ మావాహజామి సావిత్రీ మావాహజామి సరస్వతీ మావాహజామి చందర్షి మావాహజామి శ్రియమావాహజామి గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్రర్షి సవితా దేవతాగ్రిర్ముఖం బ్రహ్మాశిరో విష్ణురహృదయగం రుద్రశిఖా పృథివీజో నిః ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణాశ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగం సత్యక్షరాత్రిపదాషోక్షే పంచశీర్షోన వినియోగ. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గచ్చదేవి యథా సుఖం. స్తోమయా వరదా వేదమాతా ప్రచోదయంతి పవనే ద్విజాతా. ఆయః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం. ఘృణిః సూర్య ఆదిత్యో న ప్రభావాత్యక్షరం మధుక్షరం తిద్రసం. సత్యం వేతద్రసమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో. బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం దుష్వప్నహం దుర్షః. యాస్తే సోమ ప్రాణాగస్తాంజుహోమి త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి ఏ సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. అద్యానో దేవ సవితః ప్రజావత్సావీః సౌభగం పరాజుష్వప్నిరగంసు వా విశ్వానిదేవ సవితర్దురితాని పరాసువ. యద్భద్రం తన్మ ఆసువ మధువాతారుతాయతే మధుక్షరంతి సంధవః. మాధ్వేర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః. మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మాధ్వేర్గావో భవంతు నః ఏమంత్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మమేధవా మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా. బ్రహ్మాదేవానాం పదవే కవీనాం శర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో రుద్రాణాగస్వతిర్వనానాగుం సోమః పవిత్రమత్యేతిరేభన్. అగుంసశ్రుచిషద్వసురంతరిక్షసద్ధోతా వేదిషదతిథిర్దురోణసద్ మృషద్వరసదృతసద్యోమసదబ్జాగోజారుతజా అగ్రిజారుతం బృహత్. రుచేత్వా రుచేత్వా సమిత్స్రవంతి సరితో నధేనాః అంతర్హృదా మనసా పూయమానాః. ధృతస్య ధారా అభిచాగశీమి హిరణ్యయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ సువర్ణో మధుకత్కులాయే భజన్నాస్తే మధుదేవతాభ్యః. తస్యాసతే హరయః సప్తనీరే సుధాం గుహానా అమృతస్య ధారాం. యదిదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. వీరహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం మేధాదేవి విషమాణాన ఆగాద్విశ్వాచి భద్రాసు మనస్యమానా త్వయా జుష్టానుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదథే సువీరాః. త్వయా జుష్టర్షిర్భవతి దేవి త్వయా బ్రహ్మాగతశ్రీరుత త్వయా. త్వయా జుష్టశ్చిత్రం విందతే వసుసానో జుషస్వద్రవిణో న మేధే. మేధాం మహీంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతీ. మేధాం మే అశ్వినా గుభావా దత్తాం పుష్కరస్రజా. అప్సరాసు చయా మేధా గంధర్వేషు చయన్మనః. దైవీం మేధా సరస్వతీ సామాం మేధా సురభిర్దృషతారి స్వాహా. ఆమాం మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్యా. ఊర్జస్వతీ పయసా బింబమానా సామాం మేధా సుప్రతీకా జుషంతాం. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోగ్రాజో దధాతు అపైతు మృత్యురమృతం నాగన్వైవ స్వతో నో అభయం కృణోతు అర్ణం వనస్పతేరివాభినశీయలాగం రయః సచతాన్నశ్చైపది పరం మృత్యో అనుపరేహి పంథాన్యస్తే స్వయితరో దేవజానాత్ చక్షుష్మతే శృణ్వతే తే బ్రవీమిమానః ప్రజాగం రీరిషోమోత వీరాన్ ఆతం ప్రాణం మనసాన్వారభామహే ప్రజాపతిర్యో భువనస్య గోపాః సనో మృత్యోస్త్రాయతాం పాత్వగం హసోజ్యోగ్జీవాజరామశీమహి అముత్ర భూయాదధయద్యమస్య బృహస్పతే అభిషస్తే రముంచః ప్రత్యౌహతామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిషజాశచైభిః హరిగుం హరంతమనుయంతి దేవా విశ్వస్యేషానం వృషభం మతీనాం బ్రహ్మ సరూపమనుమేదమాగాదయనం మా వివధీర్విక్రమస్వ శల్కైరగ్నిమింధాన ఉభౌ లోకౌ సమేమహం ఉభయోర్లోకయోరుద్ధాతి మృత్యుంతరామ్యహం మాచిదో మృత్యో మావధీర్మా మే బలం వివృహో మా ప్రమోషేః ప్రజాం మామేరీరిష ఆయురుగ్రదచక్షసంత్వా హర్షా విధేమ మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానో వధేః పితరం మోత మాతరం ప్రియమానస్తనువో రుద్రరీరిష మానస్తోకేతనయే మాన ఆనుషి మానో గోషమానో అశ్వేషురీరిష వీరాన్మానో రుద్రభామితో వధీరహమిష్మంతో నమసా విధేమతే ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరిచాబభూవ యత్కామాస్తే జుభుమస్తన్నో అస్తు వయగ్రశ్యామపతయోనయీణాం స్వస్తిదా విషస్పతిర్వృత్రహా విమృధో వశీ వృషేంద్రః పురయేతు నః స్వస్తిదా అభయంకరః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఏతే సహస్రమయుతం వాశా మృత్యోమర్త్యాయహంతవే తాని యజ్ఞస్య మాయజా సర్వానవ యజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా దేవకృతస్యైన సో భయజనమసి స్వాహా మనుష్యకృతస్యైన సో భయజనమసి స్వాహా పితృకృతస్యైన సో భయజనమసి స్వాహా ఆత్మకృతస్యైన సో భయజనమసి స్వాహా అన్యకృతస్యైన సో భయజనమసి స్వాహా అస్మత్కృతస్యైన సో భయజనమసి స్వాహా యద్దివాచనక్తంచైనశ్చ కృమతస్యా భయజనమసి స్వాహా యత్స్వపంతశ్చ జాగ్రతశ్చైనశ్చ కృమతస్యా భయజనమసి స్వాహా యత్సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చ కృమతస్యా భయజనమసి స్వాహా యద్విద్వాగుంసశ్చావిద్వాగుంసశ్చైనశ్చ కృమతస్యా భయజనమసి స్వాహా ఏన స ఏన సో భయజనమసి స్వాహా యద్వో దేవాశ్చ కృమజిహ్వజా గురుమనసో వా ప్రయుతీ దేవహేడనం అరాపాయో నో అభిదుచ్చునాయతే తస్మిన్ తదే నోపసవో నిధేతన స్వాహా కామోకార్షీన్నమోనాః కామోకార్షీత్ కామః కరోతి నాహం కరోమి నామః కర్తా నాహం కర్తా కామః కారయిత నాహం కారయిత ఏషతే కామకామాయ స్వాహా మన్యరకార్షీన్నమో నమః మన్యరకార్షీన్మన్యః కరోతి నాహం కరోమి మన్యః కర్తా నాహం కర్తా మన్యః కారయిత నాహం కారయిత ఏషతే మన్యో మన్యవే స్వాహా ఇలాంజుహోమి సరసాగుం సపిష్టాన్ గంధారమమ చిత్తే రమంతు స్వాహా గావో హిరణ్యం ధనమన్నపానగుం సర్వేషాగిశ్రియై స్వాహా శ్రియం చ లక్ష్మిం చ పుష్టిం చ కీర్తిం చ నృణ్యతాం బ్రహ్మణ్యం బహుపుత్రతాం శ్రద్ధా మేధే ప్రజాః సందదాతు స్వాహా తిలాః కృష్ణాస్తిలాశ్వేతాస్తిలాః సౌమ్యా వశానుగాః ఇరాః పునంతు మే పాపం యత్కించిద్దురితం మయ స్వాహా చోరస్యాన్నన్నవ శ్రాద్ధం బ్రహ్మ గురు తల్పగః గోస్తేయగుం సురాపానం భ్రూణహత్యాతిలాశాంతిగం శమయంతు స్వాహా శ్రీశ్చ లక్ష్మీశ్చ పుష్టీశ్చ కీర్తిం చానృణ్యతాం బ్రహ్మణ్యం బహుపుత్రతాం శ్రద్ధా మేధే ప్రజ్ఞాతు జాతవేదః సందదాతు స్వాహా ప్రాణాపానవ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా వాంగ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణరేతో బుద్ధ్యా కోతిః సంకల్పా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా త్వచ్చర్మమాగుంసరుధిరమేధో మజ్జాస్నాయవోస్థీనమే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా శిరః పాణిపాదపార్శ్వపృష్ఠోరుదరజంఘశిష్ణ్యోపస్థపాయవో మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా ఉత్తిష్ఠ పురుష హరిత పింగళ లోహితాక్షి దేహి దేహి దాపయితా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా పృథివ్యాపస్తేజో వాజురాకాశా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా శబ్దస్పర్శరపరసగంధా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా మనోవాక్కాయ కర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా అవ్యక్తభావైరహంకారైర్జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా ఆత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా అంతరాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా పరమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా శుభే స్వాహా కృత్తిపాసాయ స్వాహా వివిక్యే స్వాహా ఋగ్విధానాయ స్వాహా కషోత్కాయ స్వాహా క్షుత్తిపాసామలం జ్యేష్ఠామలక్ష్మేర్నాశగామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్నిర్ణుదమే పాప్మానగ్ర స్వాహా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయమానందమయమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సర్గస్వాహా అగ్నయే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా ధ్రువాయ భౌమాయ స్వాహా ధ్రువక్షితయే స్వాహా అచ్యుతక్షితయే స్వాహా అగ్నయే సృష్టకృతే స్వాహా ధర్మాయ స్వాహా అధర్మాయ స్వాహా అద్భ్య స్వాహా ఓషధి వనస్పతిభ్య స్వాహా రక్షో దేవజనేభ్య స్వాహా గృహ్యాభ్య స్వాహా అవసానేభ్య స్వాహా అవసానపతిభ్య స్వాహా సర్వభూతేభ్య స్వాహా కామాయ స్వాహా అంతరిక్షాయ స్వాహా యదేతది జగతి యచ్చ చేష్టతి నామ్నో భాగో యన్నామ్నే స్వాహా పృథివ్యై స్వాహా అంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహా నక్షత్రేభ్య స్వాహా ఇంద్రాయ స్వాహా బృహస్పతయే స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా స్వధాపితృభ్య స్వాహా నమో రుద్రాయ పశుపతయే స్వాహా దేవేభ్య స్వాహా పితృభ్య స్వధాస్తు భూతేభ్యో నమః మనుష్యేభ్యో హంతా ప్రజాపతయే స్వాహా పరమేష్ఠినే స్వాహా యథాకోపశతధార సహస్రధారో అక్షితః ఏవామే అస్తు ధాన్యగుం సహస్రధారమక్షితం ఘనధాన్యై స్వాహా యే భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్ఛంతో మితుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామిమయ పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహా ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు సంయజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వంతదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో శ్రద్ధాయాం ప్రాణేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయామపానేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం వ్యానేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాముదానేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాగం సమానేన విష్టోమృతం జుహోమి బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ అమృతోపస్తరణమసి శ్రద్ధాయాం ప్రాణేన విష్టోమృతం జుహోమి శివోమ విషాప్రదాహాయ ప్రాణాయ స్వాహా శ్రద్ధాయామపానేన విష్టోమృతం జుహోమి శివోమ విషాప్రదాహాయ అపానాయ స్వాహా శ్రద్ధాయాం వ్యానేన విష్టోమృతం జుహోమి శివోమ విషాప్రదాహాయ వ్యానాయ స్వాహా శ్రద్ధాయాముదానేన విష్టోమృతం జుహోమి శివోమ విషాప్రదాహాయ ఉదానాయ స్వాహా శ్రద్ధాయాగం సమానేన విష్టోమృతం జుహోమి శివోమ విషాప్రదాహాయ సమానాయ స్వాహా బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ అమృతాపిధానమసి శ్రద్ధాయాం ప్రాణేన విశ్వామృతకం హుతం ప్రాణమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయామపానేన విశ్వామృతకం హృతం అపానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం వ్యానేన విశ్వామృతకం హృతం వ్యానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాముదానేన విశ్వామృతకం హృతం ఉదానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాగం సమానేన విశ్వామృతకం హృతం సమానమన్నేనాప్యాయస్వ అంగుష్ఠమాత్రః పురుషోంగుష్ఠం చ సమాశ్రితః ఈశః సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుగ్ వాంగ్మ ఆసన్ నసోః ప్రాణః అక్ష్యోశ్చక్షుః కర్ణయోశ్రోత్రం బాహువార్బలం ఊరోరోజః అరిష్టా విశ్వాన్యంగాని తనోః తనువామే సహ నమస్తే అస్తు మామాహిగుంసీః వయస్సు పర్ణా ఉపసే దురింద్రం వృజమేధార్షజో నాధమానాః అబద్ధాంతమోర్నుహి పూర్ధిజక్షరు ముగ్ధస్మాన్ విధదేవ బద్ధాన్ ప్రాణాంగ్రంధిరసిద్రోలాభిశాంతకః తేలానేనాప్యాయస్వ నమోర్ద్రాలవృషవే మృత్యుర్మే పాహి త్వమగ్నేద్యుభిస్త్వమాశుషుక్షణిస్త్వమధ్యస్త్వమశ్మనస్పరి త్వం వనేభ్యస్త్వమోషధేభ్యస్త్వం నృణాంద్రపదే జాయసే శుచిః శివేన మే సంతిష్ఠస్వ శ్యోనేన మే సంతిష్ఠస్వ స్వభూతేన మే సంతిష్ఠస్వ బ్రహ్మవర్చసేన మే సంతిష్ఠస్వ యజ్ఞస్యర్థిమను సంతిష్ఠస్వోపతే యజ్ఞ నమ ఉపతే నమ ఉపతే నమః సత్యం పరంపరగం సత్యగం సత్యేన సువర్గాల్లోకాచ్యవంతే కదాచన సజాగం హి సత్యం తస్మాత్ సత్యేన మంతే తప ఇది తపోనానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్దుర్ధర్షం తద్దురాధర్షం తస్మాత్ తపసిరమంతే దమ ఇది నియతం బ్రహ్మచారిణస్తస్మాద్దమే రమంతే శమ ఇత్యరణ్యే మునయస్తస్మాచ్ఛమే రమంతే దానమితి సర్వాణి భూతాని ప్రశకంసంతి దానాన్నాతి దుశ్చరం తస్మాత్ దానే రమంతే ధర్మ ఇది ధర్మేణ సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే ప్రజన ఇది భోజాగంసస్తస్మాత్ భోజష్ఠాః ప్రజాయంతే తస్మాత్ భోజష్ఠాః ప్రజననే రమంతేగ్నయ ఇత్యాహ తస్మాదగ్నయ ఆధాతవ్యా అగ్నిహోత్రమిత్యాహ తస్మాదగ్నిహోత్రే రమంతే యజ్ఞ ఇతి యజ్ఞో హి దేవాస్తస్మాద్యజ్ఞే రమంతే మానసమితి విద్వాగుంసస్తస్మాద్ విద్వాగుంస ఏవ మానసే రమంతే న్యాస ఇతి బ్రహ్మా బ్రహ్మా హి పరః పరో హి బ్రహ్మాదాని వా ఏతాన్యవరాణి పరాగంసి న్యాస ఏవాత్యరేచ యద్య ఏవం వేదేత్యోపనిషత్ ప్రజాపత్యోహారుణి సువర్ణేన ప్రజాపతిం పితరౌపససారకిం భగవంతః పరమం వదంతేతి తస్మై ప్రోవాచ సత్యేన వాజురావాతి సత్యేనాదిత్యో రోచతేతి సత్యం వాచః ప్రతిష్ఠా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి తపసా దేవా దేవతామగ్ర ఆజం తపస ఋషజః సువరన్వవిందం తపసా సపత్నాన్ ప్రణుదామారాదేస్తపసి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్తపః పరమం వదంతిదమేన దాంతాకిల్బిషమవధోన్వందితమేన బ్రహ్మచారిణః సువరగచ్ఛందమభూతానాం దురాధర్షందమే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్దమః పరమం వదంతి శమేన శాంతా శివమాచరంతి శమేన నాకం మునయోన్వవిందం చమో దురాధర్షం క్షమే సర్వం ప్రతిష్ఠితం తస్మాచ్చమః పరమం వదంతి దానం యజ్ఞానాం వరోధం దక్షిణాలోకే దాతారగం సర్వభూతాన్యుపజీవంతి దానేనారాతీరపానుదంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి ధర్మా విశ్వస్య జగతః ప్రతిష్టాలోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ప్రజననం వై ప్రతిష్టాలోకే సాధు ప్రజాస్తం తం తన్వానః పితృణామరుణ భవతి తదేవ తస్యా అరణం తస్మాత్ ప్రజననం పరమం వదంత్యగ్నయో వై త్రయీ విద్యా దేవయానః పంథా పృథివేరథం తరమన్వాహార్యపచనం యజురంతరిక్షం వామదేవ్యమాహవనీయ సాము సువర్గో లోకో బృహత్తస్మాదగ్నేన్ పరమం వదంత్యగ్నిహోత్రకం సాయం ప్రాతర్గ్రహాణాం నిష్కృతి స్విష్ణకం సుహృతం యజ్ఞక్రతూనాం రాయణకం సువర్గస్య లోకస్య జ్యోతిస్తస్మాదగ్నిహోత్రం పరమం వదంతి యజ్ఞ ఇది యజ్ఞేన హి దేవాదివం గత యజ్ఞేనాసురానపానుదంత యజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్యజ్ఞం పరమం వదంతి మానసం వై ప్రజాపత్యం పవిత్రం మానసేన మనసా సాధు పశ్యతి మానసా ఋషయః ప్రజా అసృజంత మానసే సర్వం ప్రతిష్ఠితం తస్మాన్మానసం పరమం వదంతి న్యాస హుర్మనీషిణా బ్రహ్మాణం బ్రహ్మా విశ్వ కథమస్వయంభ ప్రజాపతి సంవత్సర ఇది సంవత్సరో సావాదిత్యోయ ఏష ఆదిత్యే పురుషస్య పరమేష్ఠీ బ్రహ్మాత్మాజాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిః పర్జన్యో వర్షతి పర్జన్యేనోషధి వనస్పతయః ప్రజాయం అంత ఓషధివనస్పతిభిరన్నం భవత్యన్నేన ప్రాణాః ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయా మనో మనసా శాంతిః శాంత్యా చిత్తం చిత్తేన స్మృతిగ్ స్మృత్యా స్మారగస్మారేణ విజ్ఞానం విజ్ఞానేనాత్మానం వేదయతి తస్మాదన్నందదాం సర్వాణ్యేతాని దదాత్యన్నా ప్రాణా భవంతి భూతానాం ప్రాణైర్మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానాదానందో బ్రహ్మయోనిః సవా ఏష పురుషః పంచధా పంచాత్మానేన సర్వమిదం ప్రోతం పృథివీ చాంతరిక్షం చద్యోశ్చ దిశశ్చ వాంతరదిశాశ్చ స వై సర్వమిదం జగత్ స సభూతకం స భవ్యం జిజ్ఞాసభక్తరదారయష్ఠా శ్రద్ధా సత్యో మహస్వాన్ తపసో వరిష్ఠా జ్ఞాత్వా త్వమేవం మనసా హృదా చ భోజో న మృత్యుముపజాహి విద్వాన్ తస్మాన్యాసమేషాన్ తపసామతిరిక్తమాహుర్వసురణ్వో విభోరసి ప్రాణే త్వమసి సంధాతా బ్రహ్మం త్వమసి విశ్వభృత్తే జ్యోదాస్త్వమస్యగ్నిరసి వచ్చోదాస్త్వమసి సూర్యస్య ద్యుమ్నోదాస్త్వమసి చంద్రమస ఉపజామ గృహేతోసి బ్రహ్మణే ధామహ సహోమిత్యాత్మానం యుంజీతైతద్వై మహోపనిషదం దేవానాంగుహ్యం యేవం వేద బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యోపనిషత్ తస్యైవం విదుషా యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధాపత్నీ శరీరమిధ్వమురో వేదిర్లోమాని బరిహిర్వేదశిఖా హృదయం యోపకామ ఆజ్యం మన్యః పశస్తపోగ్నిర్దమశ్రమయితా లక్షిణా వాగ్ఘోదా ప్రాణ ఉద్గాతా చక్షురధ్వర్యుర్మనో బ్రహ్మా శ్రోత్రమగ్నేద్యావధ్రియతే సాధి క్షాయతశ్నాతి తద్ధరిర్యత్పతి తదస్య సోమపానం యద్రమతే తదుపసదో యత్సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యజన్ముఖం తదాహవనీయో యావ్యాహృతిరాహుదిర్యదస్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్యతత్ సమిధం యత్ ప్రాతర్మధ్యం దినగం సాయం చ తాని సవనాని యే అహోరాత్రే తే దర్శపో పూర్ణమాసౌ యేర్ధమాసాశ్చమాసాశ్చతేచతుర్మాస్యానియతమస్తే పశుబంధాయే సంవత్సరాశ్చ పరివత్సరాశ్చతేహర్గణాః సర్వవేద సంభా ఏతత్సత్రం యన్మరణం తదవభృథ ఏతద్వేజరామర్జమగ్నిహోత్రం సత్రం య ఏవం విద్వానుదగయనే ప్రమీయతే దేవానామేవ మహిమా గత్వాదిత్యస్య సాయుజ్యం గచ్చత్యతయో దక్షిణే ప్రమీయతే పితృణామేవ మహిమానం గత్వా చంద్రమసః సాయుజ్యం లోకతామాప్నోత్యేతౌ వై సూర్యా చంద్రమసర్మహిమానో బ్రాహ్మణో విద్వానభిజయతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమేత్యుపనిషత్ సహనావవతు సహనోధునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినాపధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి హరిః ఓం ఇతి తైత్రియ ఆరణ్యః దశమ ప్రశ్నః సమాప్తః